రోజుల పైన మక్కువ కలిగిన మానుడవగు మా దేవా, మమకారముతో మన్నన చూపి మా దోషములను మన్నింపుమయ్యా. మనుజుల పైన మక్కువ కలిగిన మానుడవగు మా దేవా, మమకారముతో మన్నన చూపి మా దోషములను మన్నింపుమయ్యా. మనుజుల పైన మహిమను వేడి నేను నరించిన దురితము వలన పరమున నీకగు మహిమను వేడి. పూరి పాకలో అతి దీనుడవై ప్రభవించితివి ఓ మా ప్రభువా. పూరి పాకలో అతి దీనుడవై ప్రభవించితివి ఓ మా ప్రభువా. మనుజుల పైన మక్కువ కలిగిన మానుడవగు మా దేవా, మమకారముతో మన్నన చూపి మా దోషములను మన్నింపుమయ్యా. మనుజుల పైన నడచును నిరతము లోబడి నీకు. ఉష్ణము శీతము మరి ఏదైనను నడచును నిరతము లోబడి నీకు. ధరణి నీచే కలిగిన హిమము నిను బాధించెను నా వలన కదా. ధరణి నీచే కలిగిన హిమము నిను బాధించెను నా వలన కదా. మనుజుల పైన మక్కువ కలిగిన మానుడవగు మా దేవా, మమకారముతో మన్నన చూపి మా దోషములను మన్నింపుమయ్యా. మనుజుల పై మరచితి నిన్నును నా సోదరుని. నేను నాదను భావము కలిగి మరచితి నిన్నును నా సోదరుని. అహమును కలిగి అనవరతంబు పెడమాఘమున పయనించితివి. ఆమునుగలిగి అనవరతంబు పెడ మార్గమున పయనించి మనుజులపైన మక్కువ కలిగిన మాన్యుడవగు మా దేవా మమకారముతో మన్నన చూపి మా దోషములను మన్నింపుమయ్యా మనుజులపైన మక్కువ కలిగిన మాన్యుడవగు మా దేవా మమకారముతో మన్నన చూపి మా దోషములను మన్నింపుమయ్యా మన్నింపుమయ్యా